తిన పారి జాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో నా మదిలో నీవై నిల్లిపోయనే ఏ దివిలో విరిసిన పారి జాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాసి నింపెనే పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగారావే మేలి ముంగురులు గాలితో ఆటలాడగారావే కాలి అనుదియలు గల్లు గల్లు మన రాజహంసల రావే ఏ దిదిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము మబ్బులను మెరుపు తీగవై కలలు రేతి నది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధులూరగ కావ్య కన్యవై రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమగీ